ఇరిసే మంచులు మనసు మురిసేందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో మంచు కురిసే వేళలు మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులు మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలు సిగ్గు బుగ్గలు మొదటి ముగ్గు ఎప్పుడు మొలక సిగ్గు బుగ్గలు మొదటి ముగ్గు ఎప్పుడు మన్మధునితో జన్మ వైరం చాటినప్పుడు మల్లె విరిసే మంచులు మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో